నన్ను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుంది తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచులు నించున్న నా కలని ఎదురు చూస్తుందా ఎదుటే నీవుందా బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని వేల గొంతులో రా మోగిందే మౌనం నలిగిపోతూనే వెలిగిపోతున్నా తనివి